ஸ்ரீமான் வெங்கடநாதாரிய கவிதார்க்கிக கேசரி வேதாந்தாச்சாரவரியோமே சன்னிதத்தாம் சதாகிருதே. இந்த வேர்ல்ட் வெனவர் தேர் ஆர் ப்ராப்ளம்ஸ் அண்ட் வென் வி கோ அண்ட் கன்சல்ட் சம் ஆஸ்ட்ராலஜர் ஆர் சம் சுவாமிஜி ஆர் எனி ஒன் ஹூ இஸ் அ ஸ்காலர் ஹூம் வி ட்ரஸ்ட் will cure our problems for anishta nivritti or ishta prapti, they suggest three modes. One is to have a kal to wear or to wear something, a gemstone or a ring with navaratna kal or a blue sapphire stone, something like that. Or some Swamiji will initiate you into a mantra and they will say, recite this mantra, and it will do that every day morning after taking bath or continuously or contemplate, whatever. So that would kind of cure your issues, sorrows, and you will get what you desire for. Then the third group also suggest some aushadam, some medicine, something a powder or a syrup that would kind of cure you. So one is therapy, another is medicine, third is wearing something. So mani, mantram, aushadam. These are the three ways people suggest for getting rid of the ills. Now, Kulasekhar Alvar takes up exactly the same thing. So, he did say that Bhaktapaya Bhujanga Garudamani Strailokya Rakshamani. He said, Shreyo Deva Shikamani Dishatuno Gopala Chudamani. The money whom you all believe is none other than Krishna. He is the money. He is such a saulabhyan that you can take him like a stone and wear it in your divine, in your chest as a divine being with you. So he is the rakshakamani and he is the saundarya mudramani and he is trailokya rakshamani. Kulasekhar Alvar mentioned in the verse 22. Then in verse 23, he talked about the mantram, which is Shatru Chetaika mantram, Sakala Upanishad Vakya Sampujya mantram, Samsarothara mantram, Samupachitatama Sangha Niryana mantram. He said Sri Krishna mantram, Japa Japa Satatam Janma Shabalya mantram. He is the mantram, utter his divine mantram and you will be blessed with Sarva Aishwaryam. You will be blessed with moksha anubhava. You will be blessed with everything. No bhayam, no ills, no samsaric afflictions, all that. Now, what about the medicine, aushadam? And here comes the 24th verse about the aushadam, the medicine. Maruttuvanai nindra mamani vanna. Periyalvar says, எருத்துக்குடியுடையானும் பிரமனும் இந்திரனும் மற்றும் ஒருத்தரும் இப்பிறவி நோய்க்கு மருந்து அறிவாரிமில்லை. மருத்துவனாய் நின்ன மாமணி வண்ணா. Nobody knows the medicine for this samsaric ills. எருத்துக்குடியுடையான் ரிஷபவாகனன் ருத்ரன் தேவேந்திரன் சதுர்முக பிரம்மா. Nobody knows. They don't even know. They cannot even prescribe the medicine for the samsaric ills, illness. Then what's the medicine? Medicine itself is Krishna. Who is a doctor? Doctor also is Krishna. So, aushadam, medicine, 24th verse. Vyamoha prasamaushadam munimano vritti pratyaushadam pravrityaushadam daityendrati karaushadam trijagatam sanjeevanaikaushadam bhaktyatyanta hitaushadam bhavabaya pradvamsanaikaushadam శ్రేయప్రాప్తి కరౌషధం పిబ మన శ్రీకృష్ణ దివ్యౌషధం వ్యామోహ ప్రసమౌషధం. ఇట్స్ ద మెడిసిన్ దట్ రిమూవ్స్ వ్యామోహం, ద మోహం, ద డిజైర్ ఆన్ వరల్డ్లీ మ్యాటర్స్, సెన్సువల్ ప్లషర్స్, కార్నల్ డిజైర్స్, కార్నల్ ప్లషర్స్. ఇట్ విల్ రిమూవ్ దట్ కృష్ణ ఔషధం విల్ గెట్ అస్ రిడ్ ఆఫ్ ద డిజైర్ ఫ్రమ్ ద ఇతర విషయంస్. ద విషయంస్ విషయ సుఖం విల్ బికమ్ విషం ఫార్ అస్. హే మనహ ఓ మైండ్, దిస్ ఔషధం విల్ గెట్ యూ రిడ్ ఆఫ్ ద విషయ సుఖంస్, ద రన్నింగ్ ఆఫ్టర్ ద విషయ సుఖంస్. మునిమనోవృత్తి ప్రవృత్తి ఔషధం, ఇట్ ఈస్ ద మెడిసిన్ విచ్ హ్యాస్ ద కేపబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్, టు ఇంక్రీస్, ఇంటెన్సిఫై ద సేజస్ మనస్, సేజస్ మైండ్స్ టువర్డ్స్ శ్రీకృష్ణ. ఈవెన్ ద రిషీస్ ఆర్ గెట్ పుల్డ్ టువర్డ్స్ అదర్ విషయంస్, దే క్యాన్ గెట్ అట్రాక్టెడ్ టు కృష్ణ, అండ్ దిస్ ఈస్ ద ఔషధం. దైత్యేంద్రాప్తికర ఔషధం, ఇట్ విల్ కాస్ సివియర్ టార్చరస్ ప్రాబ్లమ్స్ అండ్ హెడేక్ ఫార్ ద అసురాస్ లైక్ కాలనేమి, లైక్ కంస, లైక్ రావణ, లైక్ శిశుపాలన్. సో ఇట్ ఈస్ అ మెడిసిన్ దట్ క్యాన్ కాస్ ఎండ్లెస్ హెడేక్ అండ్ ప్యానిక్ టు ద అసురాస్, అండ్ దట్ ఈస్ వై దైత్యేంద్రాప్తి కరౌషధం, ఇట్ విల్ గివ్ పీడై ఫార్ అసురాస్. త్రిజగతం సంజీవనైక ఔషధం ఫార్ ద త్రీ వర్ల్డ్స్, ఇట్ ఈస్ అ మెడిసిన్ దట్స్ ఎసెన్షియల్ ఫార్ రిజువనేషన్ ద రెసిడెన్స్ ఆఫ్ ద త్రీ వర్ల్డ్స్, అప్పర్ వరల్డ్, దిస్ వరల్డ్ అండ్ ద లోవర్ వరల్డ్, ఎనీ వరల్డ్. ఫర్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ అ సంజీవిని, ఇట్ ఈస్ అ మెడిసిన్ దట్ విల్ కంప్లీట్లీ గివ్ బెనిఫిట్స్ టు ద త్రీ వరల్డ్స్. అండ్ భక్తాత్యంత హిత ఔషధం, ఇట్ ఈస్ గివింగ్ హితం టు భక్తాస్, టు ద డివోటీస్. ఇట్ గివ్స్ వండర్స్, మిరాకిల్స, అండ్ ఇట్ గివ్స్ బెనిడిక్షన్స్ టు ద డివోటీస్ ఆఫ్ కృష్ణ. భవభయ ప్రధ్వంసనైక ఔషధం, ఇట్ ఈస్ అ మెడిసిన్ దట్ రిమూవ్స్ ద ఫియర్ ఆఫ్ సంసారం. శ్రేయ ప్రాప్తికర ఔషధం, ఇట్ ఈస్ ద వన్ దట్ బిగెట్స్ ఆస్పీషియస్నెస్, కళ్యాణం, సమస్త కళ్యాణం, సర్వే జనా సుఖినో భవంతు. ఇట్ విల్ గివ్ హ్యాపీనెస్. అండ్ శ్రీకృష్ణ దివ్యౌషధం, దిస్ ఔషధం ఈజ్ నథింగ్ బట్ శ్రీకృష్ణ, నన్ అదర్ దాన్ శ్రీకృష్ణ. అండ్ దిస్ కృష్ణ పిప, హే మనస్ పిప, డ్రింక్, ప్లీజ్ డ్రింక్ దిస్ ఔషధం పిబ. సో పిబ మనస్ శ్రీకృష్ణ దివ్యౌషధం, సచ్ అ వండర్ఫుల్ వర్డ్స్. వెన్ యూ థింక్ కృష్ణ యాజ్ ద మెడిసిన్, దిస్ మెడిసిన్ ఈజ్ నాట్ బిటర్, దిస్ మెడిసిన్ నీడ్ నాట్ బి గల్ప్డ్ విత్ క్లోజింగ్ అవర్ ఐస్ అండ్ గ్రిటింగ్ అవర్ టీత్ అండ్ విత్ టార్చరస్ ఫేషియల్ డిస్టార్షన్స్. యూ డోంట్ హ్యావ్ టు డ్రింక్. ఇట్స్ లైక్ హనీ, ఇట్స్ సో స్వీట్, ఇట్స్ సచ్ అ భోగ్యం, అండ్ హెన్స్ డ్రింక్ బ్లిస్ఫుల్లీ. ఇట్ గివ్స్ యూ ఆల్ వండర్స్. స్వామి మెన్షన్స్ ఇట్స్ అ డివైన్ మెడిసిన్, ఇట్స్ నథింగ్ అదర్ దాన్ శ్రీకృష్ణ మంత్రం. కులశేఖర ఆళ్వార్ టెల్స్ హిస్ మైండ్ యాజ్ వెల్ యాజ్ టెల్స్ అస్ దాట్ వీ షుడ్ డ్రింక్ ద శ్రీకృష్ణ మంత్రం. వ్యామోహ ప్రశమ ఔషధం, సో వీఆర్ హ్యావింగ్ ద డిజైర్ ఆన్ ప్రాకృతం, ఆన్ ద వరల్డ్లీ మ్యాటర్స్, అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు స్నాప్ అవర్ సెల్స్ అవే ఫ్రమ్ దాట్. నో వరీస్, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ శ్రీకృష్ణ స్మరణం, ఇట్ విల్ కంప్లీట్లీ డీఫోకస్ అస్ ఫ్రమ్ దాట్, అండ్ ఇట్ విల్ గివ్ బెటర్ థింగ్స్, బెటర్ vision of Krishna so that we get pulled towards Him rather than the worldly matter. That's why how to make one line which is taller, which is higher than the other line, make the other line much bigger. Thereby this line will automatically become smaller. So if you focus on Krishna mantram, remembering Krishna, smarichifying Krishna, uttering Krishna mantram, obviously that would make other Vishaya Sukhams smaller. Marunde Nangal Poga Magichike. Thiruvaimozhi Nammalvar says, Marunde Nangal Poga Magichike. Yendru Perundevar Kurangal Pitatrum Piran. Karun Devan Yaman Kannan. Vinnulaham Tarum Devanai Shorel Kandai Maname. Hey Manas, hold on to the Devadi Devan who grants us Paramapadam. Who is such a Saulabhyan, who is Krishna, who has got the blue-hued Trimeni, who gives such a Parama Upakaram for the Nitya Suris, who declare that you are the medicine for Siddhas, and you give Anandam for them, and you are such so Parama Upakari, says those Nitya Suris surrounding him. Marunde Nangal Boga Magichike. Similarly, Ulasekhar Alvar says here, he is the Marunde. Munimano Vritti Pravritti Aushadam. For the sages, for them to focus, for them to intensify their bhakti, he is the Aushadam. Then, Daityem Dartikar Aushadam. For the Kalanemi Pravritti Asura Shrestas, whatever strength they have, whoever they are, even Chanura Mushtikans, who are such a huge, strong, mountain-like wrestlers, little boys, Krishna and Balarama went and fought and killed them. So, he is the Aushadam. Thimai unnadiyarku thirthu, asurargalukku thimaigal seigunda. Namalvar says in Thiruvaimozhi, Vaigunda, Manimannane, en polla thirukkurala, ennul manni, vaihum, Vaihal Dorum Abudaya Vanere Shehunda Varum Timai Un Nadiark Tirtha Asuragal Timai Shehunda Unainan Pritain called Shikanaway in Thiruvaimozhi 2.6.1. He says, the Vaikuntanatha, the one who is like a blue gemstone for the ashritas in such a Saulabhya form, so that they can take you as a stone in their heart, in their body. Sri Vamana, the one who is there in my mind like the sweetest insatiable nectar, the sweetest Lord, the one who is there in Paramapadam, you are the one who is there to remove the asuras, and you are the one who removes the papam of the bhaktas and remove all their enemies, the asuras. Hence, I have held on to your feet. Learn. Kunda is Bhagavan's Tirunamam. So, Thimai un nadiyark teerthe, asurargalukku thimaigal shei, Kunda. Kunda is Bhagavan's one of the namas. And hence, Trijagatam Sanjeevan Aikaushadam. He is the Aushadam for the three worlds, Sanjeevini. And then, Samsaragni Vidipana Vyapagata Pranatma Sanjeevani. In Sribhashyam, after the Mangala Slokam, which is Akila Bhuvana Janmasthema Pangadi Lile, next verse is Parasharya Vachasudha Mupanishad Dugdabdi Madhyodhrita. Samsaragni Vidipana Vyapagata Pranatma Sanjeevani. Purvacharya Surakshitam Bahumati Vyagata Durastitam. Anitam to Rijaksharai Sumanasa Bhaumat Pibant Manbaham. Here, Pashyagara says, from the Upanishad, which is the Milky Ocean, if you consider Upanishad as the Milky Ocean, this has been churned out from this, and this Parasharas Kumara Vyasa has blessed us with Brahma Sutra Grantham. And this Brahma Sutra Granatam has been protected by the Purva Acharyas, and it was kind of kept away by the scholars and the Acharyas. Thereby, we are not able to get the right Upanishad meanings. Now, the Upanishad meanings are crystal clear understood through this Brahma Sutra, through the sages Paracharya, Vyasa, such rishis have come out with their granthams for us to get to know and thereby to save our jivatmas. So that we are able to, the sattvikas are able to drink every day like the Sanjeevini. So Anitam tu nijaksharai sumanasa baumat piban anvaham. We can drink that nunnarivu padaitha sattvikargal dinandorum parihattum. This may the sattvikas drink every day. And Sri Krishna is similarly an aushadam which we can drink every day. Bhaktyanta hita aushadam. It is a medicine that does wonders and confers benedictions to the bhaktas. Sri Krishna divya aushadam he manaha piba. This divya amritam, this medicine, drink, O mind. Kavitarkika Simhaya Kalyana Gunashaline Srimate Venkateshaya Vedanta Gurave Namaha Sarvam Sri Krishna Arpanamastu Krishna Krishna Krishna Namo Narayana Adiye.